ఒకటముడు సున్నా సర్వాంగ సుందరి సం భా సర్వాంగ సుందరి సర్వాణి చతాని అగాని అవయవాహ శిరహపాణ్య దేహ శేష్వన్యుతిరి తభావ సత్విక్ యథా సాముద్రిక లక్షణం తద్వత్వేన సర్వాంగ సుందర. మూడు అథవా సర్వేషాం అంగేషు శరీరేషు బ్రహ్మస్వరూపతయ అత్యంత ప్రేమ విషయవన సుందర పదార్థనత్ అవినాభావ వాంఛా విషయత్వా తథా ఓం స సర్వాంగ సుందర్యే నమః. ఆం వి శిరః పాణ్యాది సరావ్యవములందు తక్కువ ఎక్కువ ఎను భానము లేక సాముద్రిక శాస్త్రము నందు చెప్పిన లక్షణములు గలదగుట చేతదేవి సర్వాంగ సుందరి. శంకర గ్రంథ రత్నావళి. ఆతన సర్వప్రాణుల శరీరములయందు బ్రహ్మస్వహపముగా అత్యంత ప్రేమాస్పదముగా ఉండుటచేతను సుందరమైన నస్తువు వలె నిరంతర వాంఛా విషయ మగుట నలనను పరమేశ్వరి సర్వాంగ సుందరి ఎని స్తోతన్య ఎగుచున్నది.